నూట తొంభై ఆరు లంపట సం ధా లంపటా లమితి పృథ వివాచక బిజేన తదుపలక్షితం జగత్ లక్ష్యతే పటశబ్దేన ఆవార్కత్వధర్మవతయ రెండు వందల తొంభే లలితా త్రిశతి భాష్య అవిద్యా లక్ష్యతే లమః జగతః కారణీభూత అవిద్యాయస్యాః సా తథా మాయనం తు మహేశ్వరం య ఏకో జాలవాన్ ఇతి శ్రుతేః అజ్ఞానేనానృతం జ్ఞానం ఇతి స్మృతేశ్చ అథవా లంపటో నామ తాంద్ర్యాలస్యం కర్మోపాసన బాహుళ్యేపి ప్రతిబంధకభూయ స్వైఘ్రతయ పరమేశ్వరస్య ఫలదానోన్ముఖతాయ రాజాదివత్ చిర విలంబిత సేవా ఫలదానపై ముఖ్యే తద్వత్తోపచారాత్ లంపటో యస్యాః సా తథా అథవా లంపటాదినా మంతఃకరణధర్మాణ మధ్యాస వశేన తదవచ్చిన్నే చైతన్యే సత్వరజస్తమ కార్యాణముపలభే సద్వత్వం త్వం వా ఓం లంపటాయే నమః వి లం అననది పృథావి బీజము తద్వాచక బీజము చేత అపలక్షితమయ్యేడి జగత్తు ఇట సూచితము పటశబ్దము చేత ఆవర్కధర్మము గలయ్య విద్య పరిలక్ష్మీ తమగును జగత్తుకు కారణభూతురాలైన యవిద్య గలదీగాన విద్యాస్వరూపిణి అయిన దేవి లంపట ఎని సంకీర్తితూ రాలుగుచుండును మాయనంతూ మహేశ్వరం పరమేశ్వరుడు మాయాయుక్తుడు అనియు య ఏకో జాలవాన ద్వితీయుడైన పరమేశ్వరుడు మాయగలవాడు మాయా సబలిత బ్రహ్మ అనియు శృతులు చెప్పుచున్నవి ఇంతియే రెండు వందల తొంభై ఒక్క శంకర గ్రంథరత్నావళి గాదు అజ్ఞానేనావృతం జ్ఞానం అజ్ఞానరూపమైన బ్రహ్మ పదార్థము ఆవరణ విక్షేపరూపమైన యవిద్య చేత ఆవృతమయ్యున్నదని గీతావచనము వలన స్పష్టమగుచున్నది అథవా లంపట మనగా నిద్రమత్తు సోమరతనము అధికముగా కర్మోపాసనలు చేసియున్నను మోక్ష ప్రతిబంధక సామగ్రి ఎక్కువగా ఉండవచ్చును పరమేశ్వరుడు భక్తునకు ఫలము నొసగుట కుమ్ముఖుడైయుండవచ్చును అయినను తమ సేవకులకు సహాయము చేయవలయున్నను కోరికగల ప్రభువులు వెంటనే ఫలము నొసగుటకు విముఖత్వమును చూపుచుందుకు ఆ రీతిగానే పరమేశ్వరుడు తమ భక్తులకు ప్రతిబంధక సామగ్రి వలన వెంటనే ఫలము నొసగుటలో ఒక విధముగు ఆలస్యమును చూపును తాదృశమైన లంపటము ఆలస్యము గలదగుట వలన దేవి లంపట యని స్తుతింపబడును దులు అథవా మనోధర్మము లైన లంపటాదులు ఆలస్యాచేత అధ్యాసనసము తదవచ్ఛిన్నమైన చైతన్యమునందు దేవీయందు సత్వ రజస్తమోగుణ కార్యములు లబ్ధము లగుచున్నవిగాన జగన్మోహిని యగు త్రిపురసుందరి లంపట ఎని కీర్తింపబడుచున్నది